9వ అధ్యాయమునందు సుషుమ్నానాడి ద్వారా ధారణాయోగము సర్వాంగ పూర్ణముగా వర్ణించి చెప్పబడినది. మరియు ఆ యోగము యొక్క ఫలములైన అగ్ని, జ్యోతి మొదలగు వాటిని పొందుటచే క్రమముగా కాలాంతరమందు బ్రహ్మప్రాప్తి రూపమైన మరియు అపునరావృత్తి రూపమైన ఫలము కలుగునని చెప్పబడినది. కాని అచ్చట ఒక శంక కలుగుటకు అవకాశమున్నది. అది ఏమనగా, ఇటువంటి సాధన చేసిన మాత్రముననే పురుషునకు మోక్షప్రాప్తి రూపమైన ఫలము లభించునా? ఇంతకంటే వేరు విధములుగా సాధన చేసిన వారికి మోక్షము లభించదా అను మొదలగు శంక నివారణార్థము భగవంతుడు గీట్లు చెప్పుచున్నారు. 9.1 ఇదంతే గుహితమం ప్రవక్ష్యామేన సుయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వామోక్ష్యనే 2 సుభాత్. అనగా ఇంతకు పూర్వము చెప్పబడిన బ్రహ్మజ్ఞానమే ఇప్పుడు ఇచ్చట మరల చెప్పబడుచున్నది. దానిని బుద్ధికి ఎదురుగా ఉంచి, అనగా తర్కబుద్ధికి సమాధానము కలిగించు విధానముగా ఇదం అను శబ్దము వాడబడినది. తో అను శబ్దము గూడా ఇతర విధములైన జ్ఞానముల నుండి ఈ జ్ఞానమును వేరుచేయు దృష్టితో ప్రయోగించబడినది. ఇదియే యథార్థమైన జ్ఞానము. ఈ జ్ఞానమే పురుషునకు సాక్షాత్తుగా మోక్షమును కలిగించినదైయున్నది. సర్వము వాసుదేవమే. ఈ సమస్తమైన జగత్తంతయు ఆత్మయే, అనగా ఆత్మయే జగద్రూపమున తోచుచున్నది. బ్రహ్మము అద్వితీయము, దానికంటే వేరుగా మరొకటి లేదు. ఇదం ఏవ సమ్యక్ జ్ఞానం సాక్షాద్ మోక్షప్రాప్తి సాధనం వాసుదేవ సర్వమితి ఆత్మవేదం సర్వం బృహ. ఏప్రిల్ 2, 2006 ఏకమేవాద్వితీయం ఛాం. ఫిబ్రవరి 6, 2001 మొదలగు శృతుల ద్వారా చెప్పబడినది. అందుచేత దీనికంటే వేరుగా జ్ఞానము, దానికంటే వేరుగా మోక్షమును పొందుటకు మరొక మార్గము లేదు. పై చెప్పిన దానికి విరుద్ధముగా తలంచువారు, వారు తమకంటే భిన్నముగా తన స్వామి ఉన్నాడని తలంచువారైన మానవులు వినాశమును పొందులోకములనే పొందుదురు. నీవు అసూయారహితుడవ. ఈ విషయములన్నీ శృతుల ద్వారానే రుజువగుచున్నవి. నా భక్తుడవై యున్నందున అతి గోపనీయమగు రహస్యమును నీతో చెప్పుచున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అది ఏమనా? జ్ఞానము. ఎటువంటి జ్ఞానము? విజ్ఞానముతో కూడియున్న జ్ఞానము. అనగా అనుభవము ద్వారా తెలియబడు జ్ఞానము. ఏ జ్ఞానమును పొంది అనగా తెలుసుకుని నీవు సంసార రూపమైన బంధము నుండి ముక్తుడవగుదువో అట్టి సమ్యక్ జ్ఞానమును నీకు తెలుపుచున్నాను. ఆ జ్ఞానమిట్టిదనగా 9.2 రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుష్కం కర్తుమవ్యయం. అనగా అతిశయమైనది, అనగా అన్నింటినీ అధిగమించియున్నది, ప్రకాశముతో కూడియున్నది అయి ఉన్న కారణముగా ఈ జ్ఞానము అన్ని విద్యలకు రాజు వంటిది. బ్రహ్మ విద్య విద్యలన్నింటియందును అత్యధికముగా దేదీప్యమానమై వెలింగుచు ప్రసిద్ధమయ్యున్నది. మరియు ఈ జ్ఞానము సమస్తమైన గుప్తముగా ఉంచదగిన భావములకు గూఢ రాజు వంటిదే. మరియు ఇది అతి పవిత్రము మరియు సర్వోత్తమము అయినది. అనగా సంపూర్ణముగా సర్వమును పవిత్రముగా చేయువారిని కూడా పవిత్రము చేయునదయ్యున్నది. అటువంటి ఈ బ్రహ్మ జ్ఞానము సర్వశ్రేష్ఠమైనది. ఈ జ్ఞానము అనేక వేల సంవత్సరముల కాలము నుండి ప్రోగు చేయబడిన పుణ్య పాపాది కర్మల ఫలములను క్షణమాత్రములో భస్మము చేయగల సామర్థ్యము కలిగియున్నది. అట్టి స్థితి యందు దాని యొక్క పవిత్రత చెప్పనలవిగానిదైయున్నది. నిజముగానే ఈ జ్ఞానము ప్రత్యక్షానుభవము ద్వారానే పొందదగనదైయున్నది. సుఖాదుల వలె ప్రత్యక్ష అనుభవము ద్వారానే అనుభవించదగనదైయున్నది. అనేక గుణములు కలిగియున్న వస్తువునకు గూఢ ధర్మముతో విరోధము కలిగియుండుట చూడబడుచున్నది. కాని ఆత్మజ్ఞానము మాత్రము వాటివలే ధర్మ విరుద్ధమైనది కాదు, పైపెచ్చు ధర్మముతో కూడియున్నదైయున్నది. అనగా ఇటువంటి పదార్థము అనగా వస్తువు అనగా విషయము దుర్హసంపాద్యమైయున్నది. అనగా ఇటువంటి జ్ఞానమును పొందుట అతి కష్టతరమైనదైయున్నది. అందుచేతనే రత్నముల యొక్క రహస్యమును గుర్తించు వివేక విజ్ఞానము వలె దీనిని ఎరుంగుట అనగా గుర్తించుట అత్యంత సులభము. కాని ఈ ప్రపంచమునందు తక్కువ శ్రమ ద్వారా సుఖములను పొందుటకు అవసరమైన కర్మల యొక్క అల్ప ఫలము అనగా అల్పకాలము మాత్రమే ఉండు ఫలము మరియు అతి కష్టముతో చేయబడు కర్మల గొప్ప ఫలము అనగా ఎక్కువ కాలము వరకు ఫలిచియుండు ఫలము అందరికీ తెలిసిన విషయమే. అందుచేత ఈ జ్ఞానము కూడా అతి సులభముగా ఫలమును ఇచ్చినదైయున్నందున తన ఫలము క్షీణించిన తరువాత ఆ జ్ఞానము కూడా క్షీణించునని శంక కలిగినందున ఆ శంక నివారణార్థము చెప్పుచున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 194. ఈ జ్ఞానము అవ్యయమైనది అనగా కర్మలవలే ఫలనాశము ద్వారా ఇది నశించినది కాదు. అందుచేత ఈ ఆత్మజ్ఞానము శ్రద్ధతో పొందదగనదైయున్నది. 9.3 అశ్రద్ధధాన పురుషాధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్మని. ఆ ఈ ఆత్మజ్ఞానరూపమైన ధర్మమును ఆచరించనివారు అనగా ఈ ఆత్మజ్ఞాన స్వరూపమును గురించి మరియు దాని యొక్క ఫలమునందు ఆస్తిక భావము లేనివారు నాస్తికులతో సమానులు. అటువంటి వారు అసుర సిద్ధాంతములను నమ్మి దేహమునే ఆత్మ పదార్థముగా తలంచి పాపకర్మలు చేయుచు ఇంద్రియములకు దాసులైన మానవులు పరమేశ్వర స్వరూపుడనైన నన్ను పొందక అసలు అటువంటి వారికి నన్ను పొందవలేనన్న భావము కూడా కలుగనేరదు. నన్ను పొందుటకు అవసరమైన సాధనరూపమైన భేదభక్తిని కూడా పొందజాలక అపమార్గములయందు తిరుగుచుందురు. ఆ అపమార్గములెట్టివనగా మృత్యువుతో కూడియున్న సంసార మార్గమున అనగా ఏ ప్రపంచము మృత్యువుతో అనగా వినాశముతో కూడియున్నదో అటువంటి మృత్యు సంసారమనేడు నరకము నుండి పశువులు పక్షులు మొదలగు వాటి యోనులందు చిక్కువడు మార్గములందు వారు పుట్టుచూ చచ్చుచూ పైకి క్రిందికి తిరుగుచుందురు. ఈ విధముగా జ్ఞానము వలన కలుగు లాభమును గురించి సంక్షిప్తముగా చెప్పి ఇప్పుడు విశదముగా చెప్పుచున్నారు. 9.4 ఉమయ తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మతాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. అనగా అవ్యక్తరూపుడను మరియు పరమాత్మ స్వరూపుడను అయి ఉన్న నా ద్వారా అనగా ఏ నా పరమతత్వము యొక్క స్వరూపము ప్రత్యక్షముగా లేదో అనగా ఏ నా పరతత్వము బుద్ధి మరియు ఇంద్రియములకు విషయముగాక యున్నదో అటువంటి అవ్యక్త మూర్తినేయున్న నా కారణముగా ఈ సమస్తమైన జగత్తు వ్యాపించి యున్నట్లుగా తోచుచున్నది. ఆ అవ్యక్త స్వరూపుడను మరియు పరమాత్మను అయిన నాయందు బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము సమస్త రాణులు స్థితిని పొందియున్నవి. అట్లేలైనా నిర్జీవము అనగా జీవము లేనట్టి అనగా పరమ చైతన్య బ్రహ్మతత్వము లేనటువంటి ఏ దేహము వ్యవహారమునకు పనికిరాదు. అందుచేతనే అవన్నీయు చైతన్య స్వరూపుడైన నాయందే స్థితిని పొందియున్నవి. అనగా పరమాత్మ స్వరూపుడనైన నా నుండియే అవన్నీయు ఆత్మ కలిగినవి అగుచున్నవి. అందుచేత అవన్నీయు నాయందే కలవని అనగా నాకంటే వేరుగా లేవని చెప్పబడుచున్నది శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 195. ఆ భూతములన్నింటి యొక్క నిజమైన స్వరూపము నేనే అయి ఉన్నాను. అందుచేతనే అజ్ఞానులకు నేను వాటియందు ఉన్నానను భ్రాంతి కలుగుచుండును. అందుచేత నేను అభూతములేందు లేను అని చెప్పుచున్నాను. ఏలైనా ఆకారము గల వస్తువులయందు వలె నాయందు సంసర్గ దోషము అనగా ఇతర పదార్థములతో కలిసి యుండు గుణము లేదు. అందువలన నేను ఏ వస్తువుతోడను కలిసి యుండక సూక్ష్మరూపమున ఆకాశము వలె అంతటా వ్యాపించి యున్నాను. సంసర్గ దోషము లేని వస్తువు ఇచ్చటను ఎన్నడను ఆధేయ భావముతో అనగా మరియొక దానిపై ఆధారపడి ఉండదు, స్వతంత్రముగానే ఉండును. నేను అసంసర్గ అనగా దేనితోనూ సంబంధము లేనివాడనే యున్నాను. అందువలన 9.5 నచమతాని భూతాని పశ్య మే యోగమేశ్వరం భూతభృన్న చభూతస్థో మమాత్మ భూతభావనః అనగా నిజముగా విచారించి చూచిన బ్రహ్మాది ప్రాణులన్నీ కూడా నాయందు లేవు. నీవు నా యొక్క ఈశ్వరీయ యోగముతో కూడిన ఘట్టమును చూడుము అనగా నా యొక్క ఈశ్వరీయ యోగమును అనగా నా యొక్క యథార్థతత్వమును గుర్తించుము అనగా చక్కగా తెలుసుకొనుము. సంగరహితమైన ఆత్మ ఇచ్చటను దేనితోడను సంబంధము కలిగియుండదు. అసంగో నహి సజ్జతే చు. ద్రౌ సెప్టెంబర్ 3, 1926. ఈ విధముగా శృతి గూడ సంసర్గరహితమైనందుననే ఆత్మకు అనగా ఆత్మ యొక్క నిర్లేపత్వమును చెప్పుచున్నది. ఇచ్చట మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయమేమన సర్వభూతములకు కారణరూపుడను మరియు ఆత్మరూపుడను అయిన నేను సంసర్గరహితుడను అయి ఉండి కూడా ఆ భూతముల స్థితిలయములకు నేనే కారణరూపుడనై యున్నాను. అయినప్పటికీ నేను భూతములయందు లేను. అట్లేలైనా పరమాత్మ భూతముల యందుండుట సంభవము కాదు. ఈ విషయము పైన చెప్పిన న్యాయము ద్వారా స్పష్టము చేయబడినది. పూర్వపక్షము అనగా శంక, ఆత్మకంటే వేరుగా భిన్నముగా ఉండు వస్తువు ఏదీ లేదని చెప్పియున్నారు గదా. నా మరి లోకులందరూ ఎవరికి వారు నాయాత్మ అని ఎందులకు ఎట్లు చెప్పుచున్నారు? సమాధానము, లోకమునందలి మానవులు భ్రాంతిని చెందినవారే అనగా సత్పదార్థాక్షాత్కారమును పొందజాలక లౌకిక బుద్ధిననుసరించి దేహాది సంఘాతములనే అనగా అనేక వస్తువుల సమన్వయము ద్వారా ఏర్పడిన దేహాదులనే ఆత్మ నుండి వేరుచేసి మరల దానిపై అహంకారమును ఆరోపించి అనగా దేహమేనేనను భావమును పొంది నాయాత్మ అని అనగా దేహమునందున్నయాత్మ అని చెప్పుచున్నారు. ఆత్మ తనంతట తానుగానే వేరువేరు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 196 భాగములుగా విభజింపబడి అన్ని దేహములందు యున్నదని తలంచుచున్నారు. అంతేగాని తమ అజ్ఞానము వలన అలా తలంచుచున్నామని వారికి తెలియటలేదు. భూతములను కల్పించుదానిని వాటిని పోషించుదానిని భూతములను భావించునది అని చెప్పుదురు. పై 2 శ్లోకములకు చెప్పబడిన తాత్పర్యమును దృష్టాంతము ద్వారా స్థిరపరచుచున్నారు. 9.6 యథా కాశస్థితో నిత్యం వాయః సర్వత్రగో మహాన్ సర్వాణి భూతాని మతానికి పధారయ తథా అనగా లోకమునందు ప్రసిద్ధి చెందియున్నట్లుగా సర్వత్రా విహరించినటువంటిది మరియు పరిమాణమునందు అత్యంత వ్యాపకమయ్యున్న వాయువు సర్వకాలములేయందును ఆకాశమునందే స్థితి కలిగియుండును. ఆ విధముగానే ఆకాశము వలె అంతటను పరిపూర్ణమై పరమాత్మనేయున్న నాయందు సమస్త భూతములు నిర్యప్రభావముతో నిండియున్నవి. ఈ విషయమును నీవు బాగుగా తెలుసుకొనుము. ఈ విధముగా జగత్తు తోచుకాలమునందు అనగా జగత్తు ఉన్నట్లుగా తోచుచున్నప్పుడు ఆకాశమునందలి వాయువు వలె నాయందు నిండియున్న భూతములన్నీయు. 9.7 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అనగా ఈ ప్రపంచము నందలి ప్రాణులన్నీ ప్రళయ కాలమందు నా యొక్క త్రిగుణాత్మకమైన అపరము నికృష్టము అయిన ప్రకృతియందు లీనమైపోవును. మరియు తిరిగి కల్పాదికాలమున అనగా తిరిగి ఆ ప్రకృతి నుండి సర్వవిధ ప్రాణులతో కూడియున్న ఆ పూర్వపు ప్రపంచము వంటి నూతన ప్రపంచము ఉత్పన్నమగును. ఈ కార్యమంతయు అనగా సర్వవిధ ప్రాణులతో కూడిన ప్రపంచమంతయు నాయధీనమునందున్న నికృష్ట ప్రకృతి నుండియే ఉద్భవించును. అనగా ఆ ప్రకృతి ద్వారానే ఈ ప్రపంచమంతయు మరల అనగా ప్రళయానంతరము కల్పించబడును. ఈ విధముగా అవిద్యారూపమైన 9.8 ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవసం ప్రకృతేర్వసాత్, అనగా నాచే కల్పించబడిన ప్రకృతిని నాయధీనమునందే ఎంచుకొని ప్రకృతి యొక్క గుణముల చేత కల్పించబడియున్న సమస్తమైన మరియు పరతంత్రమైన మరియు శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 197 అవిద్య మొదలగు దోషములతో కూడి పరవశమయ్యున్న ఈ భూత సముదాయమును ప్రతిసారి కల్పించుచూ ఉంటాను. పూర్వపక్షము అట్టి స్థితియందు అనగా ఇట్టి స్థితిలయములు కలిగియ భూత సముదాయమును కల్పించు పరమేశ్వరులైన మీరు స్థితిలయములు కలిగియున్న సృష్టివా కలుగు పుణ్యపాపములతో సంబంధము కలవారే యుందురు కదా అని శంకించి భగవంతుడు చెప్పుచున్నాడు. 9.9 నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం సక్తం తేషు కర్మసు, అనగా ఓ ధనంజయ, భూత సముదాయము యొక్క విషమ రచనతో కూడియ ఆ కర్మలన్నీయు ఈశ్వరుడైన నన్ను బంధించజాలవు. ఆ కర్మలతో ఈశ్వరునకు సంబంధము లేకుండుటకు గల కారణము చెప్పుచున్నా, నేను ఆ సృష్టి రచన సంబంధమైన కర్మలయందు ఎటువంటి ఆసక్తి లేనివాడ సంబంధము లేనివాడనే ఉదాసీనునిగా ఉందును, అనగా ఆత్మ నిర్వికారమైనది అన ఎటువంటి వికారమును చెందినది కాదు. అందువలన ఏ విధముగా ఒక ఉదాసీను అనగా ఎటువంటి కర్మ చేయుటయందు కించిత్తు కూడా ఆసక్తి లేనివాడే ఉండునో వాని వా నేను కూడా ఈ సృష్టి కర్మయందు ఎటువంటి ఆసక్తి లేని ఉదాసీనుడుగానే ఉందును. మరి ఆ కర్మలయందు గల ఫలములయందు ఆసక్తి లేనివాడనే మరియు నేను ఈక చేయుచున్నాను అను అభిమానము కూడా లేనివాడనే ఉందును. అట్లగుట చేత ఆ కర్మ నన్ను బంధించజాలవు. ఈ వివేచన యొక్క సారాంశమేమన, కర్తృత్వాభిమానము లేకుండుట మరియ తాను చేయు కర్మల యొక్క ఫలమునందు ఆసక్తి లేకుండుట ఈ రెండు భావములు నకాదు ఇతరులను కూడా బంధరహితులుగా చేయును. ఇట్లు తప్ప ఇతర విధములుగా చేయబడు కర్మలన్నింటి ద్వారా అజ్ఞానుల వారందరూ పట్టుపురుగుల వలె బంధముల ఎందు చిక్కుకొందురు. మరో శంక ఇచ్చట శంక ఏమనగా, ఈ భూత సముదాయమును నే సృష్టించుచున్నాను మరియు నేను ఉదాసీనుడను వానివలే ఉందును అని చెప్పు వాక్యము మరియు వాటి అర్థము పరస్పర విరుద్ధముగా తోచుచున్నది. సమాధానము సమాధానము చెప్పుచున్నారు. అట్టి శంకను తొలగించుట కొరకు ఈ క్రింది విధము, శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథ 198.10 ఉమయాధ్యక్షేణ ప్రకృత సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే, అనగా అన్నివైపుల నుండి చూచినా ఎవని స్వరూపము కేవలము అదృశ్యముగానే తోచుచున్నదో అట్టి నిర్వికారూపుడను మరియు అన్నింటికీ కారణ స్వరూపుడనే యున్న నా వలన ప్రేరణ పొందినదే అవిద్యారూపమైన నా యొక్క త్రిగుణములతో కూడియున్న మాయ అనగా ప్రకృతి సమస్తమైన చరాచర జగత్తును కల్పించుచున్నది. అందుకే కాబోలు ఓ తత్వవేత్త ఇలా పాడుకున్నాడు, వింత శక్తులుండు విశ్వాంతరాళాన చేసి బొమ్మలేపుడు చెర్పుచుండు తెలియలేరు జనులు దేవుని మహిమలు. గుణీరామరాయ గురువిధేయ చు రామరాయ శతకము రచయిత బండ్లమూడి ఆంజనేయులు వేదమంత్రములు కూడా ఈ తత్వమునే చెప్పుచున్నవి. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ చు శ్వేత ఊక్ 6-11 వరకు అనగా ఆ సర్వభూతములెందునో అదృశ్య భావమున ఉండువాడు ఒక్కడే దైవము. అతడే సర్వవ్యాపకుడు మరియు సర్వభూతములకు అంతరాత్మ మరియు సర్వకర్మలకు కారణరూపుడు, సమస్త భూతములకు అధిదేవత, సాక్షి, చేతనస్వరూపుడు, పరిశుద్ధుడు మరియు నిర్గుణుడు అయి ఉన్నాడు. ఓ కుంతిపుత్ర, ఈ కారణము వలననే అనగా నేనే వీటికన్నింటికీ ఆధార స్వరూపుడను అయి ఉన్నందువలన చరాచర సహితమైన సాకార నిరాకార రూపముననున్న సమస్తమైన జగత్తు అన్ని అవస్థలయందును వికారమును పొందుచునేయుండును. అట్లేలైనా జగత్తియందలి సర్వ ప్రవృత్తులు సాక్షిచేతనమైన జ్ఞానమునకు విషయరూపమున ఉండుటకే నేను దీనిని తినెదను, దీనిని చూచుచున్నాను, దీనిని వినుచున్నాను, ఫలానా సుఖమును పొందుచున్నాను, ఫలానా దుహఖమును అనుభవించుచున్నాను, దాని కొరకు లేక అతని కొరకు ఈ పనిని చేయుదును, ఈతని కొరకు లేక దీని కొరకు ఫలానా పని కర్మ చేయుదును, ఫలానా వస్తువును ఎరుంగుదును మొదలగు జగత్తుకు సంబంధించిన సర్వవృత్తులు జ్ఞానము యొక్క అధీనమునందే యున్నవి మరియు కాలాంతరమున జ్ఞానమందే లయమైపోవును. ఈ జగత్తునకు అధికారి, కారణస్వరూపుడు మరియు చేతనత్వమునకు ఆధారమయ్యున్నవాడు సర్వోత్తమమైన హృదయమునందు నిశ్చలముగా నిండియున్నాడు. చూ, యో అస్యాధ్యక్షః పరమే వ్యోమంతై. బ్రా 2.8 మొదలగు మంత్రములు గూడపై అర్థమునే సూచించుచున్నవి. సర్వమునకు ఏకమాత్ర అధిష్టాన రూపమున ఉన్నవాడు, చైతన్యరూపమున ఉన్నవాడు అయిన ఆ బ్రహ్మస్వరూపుడు నిజముగా సమస్తమైన భోగభాగ్యములతోనూ సంబంధములేనివాడే. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 199 యున్నాడు. మరియు అతడు తప్ప ఇతరమైన చేతన పదార్థము మరియొకటి లేనందున ఇతర భోక్తలు కూడా లేరు. మరి అటువంటి స్థితిలో ఈ సృష్టి అంతయు ఎవరి కొరకు? ఇటువంటి ప్రశ్నగాని ఆ ప్రశ్నకు సమాధానముగాని ఈ రెండు కుదరనే కుదరవు. అట్లేలైనా ఈ విషయము అనిర్వచనీయమైనది. ఈ సృష్టిని గురించి స్వయముగా ఎవ్వడెరుంగును? అందుచేత ఎవ్వడు చెప్పగలడు? ఈ జగత్తు ఇచ్చట నుండి వచ్చినది. ఏ కారణముచేత ఈ సృష్టి కార్యము జరిగినది? చూ, కో అద్దావేదక ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత యం విసృష్ట్యః తై డోట్ బ్రా 2-89 వరకు మొదలగు మంత్రముల ద్వారా ఈ మాటే చెప్పబడినది. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడుచున్నది, అందుచేత సమస్తమైన జీవులు మోహమును పొందుచున్నవి. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ విధముగా నేను నిత్యమైనవాడను, శుద్ధమైనవాడను, ముక్త స్వభావము కలవాడను మరియు సర్వ ప్రాణులకు ఆత్మనేయున్నాను. అయినప్పటికీ